రెండు జగత్తుల పౌరుడు. 7వది, దూరదృష్టి లేక వారి ప్రస్తుత పరిస్థితులు మాత్రమే సత్యమని ప్రజలు తలుస్తారు. ఈ ప్రస్తుత పరిస్థితే నిజమని వారు ఇతర స్థితుల ఉనికి ఉండే అవకాశాన్ని తెలుసుకోవడాన్ని తిరస్కరిస్తారు. కాలం, ప్రదేశం, కార్యకారణ భావాలకు అతీతంగా ఏమైనా ఉంటుందా అన్నది జాగరూక మనస్సు అర్థం చేసుకోవడంలో విఫలం అవుతుంది. మానవ దేహంలో ఒక వెలుగొందిన భాగం ఉంది. దానికి కొంచెంలో కొంచెమైనా తెలిసిన దానికన్నా చూచిన దానికన్నా వాస్తవికత ఎక్కువని తెలుసును. శాస్త్రాల ప్రకారం గోచరించినది, అందుచేత కనిపించనిది, తెలియనిది అయిన సత్యం యొక్క అంశం ప్రత్యక్ష జగత్తు కన్నా ఉత్తమమైనది. భౌతిక జగత్తులో జరుగుతున్నది ఆంతరిక జగత్తులో అప్పుడే జరిగిపోయిన దాని యొక్క ప్రతిబింబం మాత్రమే. ఆంతరిక జీవితం యొక్క ప్రవృత్తి బాహ్య జీవిత స్వభావంలో మార్పును తెస్తుంది. మనం ఆలోచించే విధానం మన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతుంది. సమమైన ఆలోచన, విచక్ష జ్ఞానం లేకుండా మానవుడు సత్యంతో తన ఏకరూపత్వాన్ని చూడలేకపోతున్నాడు. అందుచేత తనని తాను బాహ్యవశమైన శరీరంతో పోల్చుకుంటాడు. శరీరంతో తప్పుగా జతపోల్చుకోవడం వల్ల తాను దుఃఖాలకు సంతోషాలకు బలిపశు అవుతాడు. సుఖం కోసం అంతులేని కోరిక, బాధలకు అనిశ్చిత వ్యక్తిని ఒక జీవితం నుండి మరొక జీవితానికి వెళుతూ ఉండేటట్టు చేస్తుంది. ప్రతి మానవుడు రెండు జగత్తుల పౌరుడు. అతడు కానీ లేక ఆమె కానీ రెండింటినీ ఎటువంటి సందిగ్ధము లేకుండా సమీపింపగల సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీ కోరిక గమ్యాల ఆధారంగా నీ మనసును నడపడం నువ్వు నేర్చుకుంటే మనసుకు స్పష్టత వస్తుంది. ఆంతరిక జగత్తు, బాహ్య జగత్తు రెండు పూర్తిగా భిన్నమైన వాస్తవాలు. బాహ్య జగత్తు ఒకరి శక్తిని వృధా చేస్తుంది, కానీ ఆంతరిక జగత్తు ఒకరిని ఆశీర్వాదాలతో ముంచెత్తుతుంది. అది బాహ్య జగత్తు సృష్టించే లోటును భర్తీ చేస్తుంది. అంతరంగాన్ని జయించుట బాహ్య ప్రాపంచిక జీవితంలో నెగ్గడం కన్నా కష్టతరమైనది. జీవిత సూక్ష్మాంతరాయాల్లోకి ప్రయాణించడంలో శిక్షణ లేకపోవడం వల్ల మనిషి ఒక జయం నుండి మరొక అపజయానికి సాగుతూ పోతాడు. జాగృత వ్యాపించినప్పుడు అది ఒకసారి రెండు పరిణామాల్లో కొనసాగుతుంది. శాంతి, సుఖం, పరమానందం ఉండే అంతరాత్మ వైపు, మరొకటి తబ్బిబులతో గందరగోళాలతో నిండిపోయిన బాహ్య ప్రపంచం వైపు. అంతర్జగత్తు దైవం యొక్క సూక్ష్మశక్తి ద్వారా పరిపాలింపబడుతుంది. అంతర్జగత్తును దేవశక్తి యొక్క కాంతితో నిండి ఉండేటట్టు చేయడమే ఆధ్యాత్మికత అందరూ. ఒక సిద్ధపురుషుని ఆలోచనలు, వాక్కు, చర్యలు లయబద్ధంగా ఉంటాయి. అటువంటి వ్యక్తి తను ఒకేసారి రెండు జగత్తుల పౌరుడని ఎరిగి ఉంటాడు. ఆంతరిక బాహ్య జగత్తును సమతూకంలో ఉండేటట్టు పెట్టుకో. అనవసరమైన బాహ్య ఆచారాల సుడిగుండంలోనికి చిక్కుకోకు. ఇతరులు నొప్పించకుండా బాధపెట్టకుండా, హాని కలిగించకుండా నీ పదాన్ని నువ్వు అనుసరించు. బాహ్య ప్రపంచం మీద కేంద్రీకరించి ఉన్నవారు, అదే బాహ్యవాసులు, దుఃఖాలకు గురి అవుతారు. కానీ అంతరంగ వాసులు ముక్తిని, ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. ఆంతరిక బాహ్య జగత్తుల మధ్య ఏ ప్రధంగా వారధి నిర్మించడంలో అతి కొద్ది అదృష్టంతలకే సాధ్యము.